కస్తూరి సువాసనల కన్నుల పండుగ నీవు, కస్తూరి సువాసనల కన్నుల పండుగ నీవు. మస్తిష్కములోని మాలిన్యము తొలగింతువు, మస్తిష్కములోని మాలిన్యము తొలగింతువు, కస్తూరి సువాసనల కన్నుల పండుగ నీవు. మస్తిష్కములోని మాలిన్యము తొలగింతువు, కస్తూరి సువాసనల కన్నుల పండుగ నీవు. మూఢాంధకారములు ముసురుకున్న మానసమును అమ్మా, మూఢాంధకారములు ముసురుకున్న మానసమును జ్ఞానదీపమై మాకు వెలుగులను పంచేవు, కస్తూరి సువాసనల కన్నుల పండుగ నీవు. చూపు సోకినా చాలు చల్లని మా తల్లి అమ్మా, నీ చూపు సోకినా చాలు చల్లని మా తల్లి. బీడులైన పంటలై కడుపులు నింపేను, బీడులైన పంటలై కడుపులు నింపేను. మా జీవనములోని మాధుర్యము నీవే, మా జీవనములోని మాధుర్యము నీవే. మధుర మీనాక్షి మా మధురమైన తలపు నీవే, మధుర మీనాక్షి మా మధురమైన తలపు నీవే. కస్తూరి సువాసనల కన్నుల పండుగ నీవు, కస్తూరి సువాసనల కన్నుల పండుగ నీవు. సాంభ్రాణి సువాసనలు సంభ్రమాశ్చర్యములు, సాంభ్రాణి సువాసనలు సంభ్రమాశ్చర్యములు. శంభుని మనోహరి సాంభవిని వేలే, శంభుని మనోహరి మా సాంభవిని వేలే. శుభాశీస్సులు మా కొసగుము మా తల్లి, శుభాశీస్సులు మా కొసగుము మా తల్లి. శుచి శుభ్రతలున్న గృహమే నీవాసములే, శుచి శుభ్రతలున్న గృహమే నీవాసములే. కస్తూరి సువాసనల కన్నుల పండుగ నీవు, కస్తూరి సువాసనల కన్నుల పండుగ నీవు. మస్తిష్కములోని మాలిన్యము తొలగింతువు, మస్తిష్కములోని మాలిన్యము తొలగింతువు, కస్తూరి సువాసనల కన్నుల పండుగ నీవు, కస్తూరి సువాసనల కన్నుల పండుగ నీవు, కస్తూరి సువాసనల కన్నుల పండుగ నీవు.